జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణంలో రామచంద్రస్వామి ప్రజా అనురంజకత్వము తెలియచేస్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. దాన్ని వ్యాఖ్యానంతో సహా తెలుసుకుంటూ ఉన్నాం. రాముని యొక్క గుణగణాలు ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటివి. ఆయన కులోచితమతి క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తత. క్షాత్రధర్మము కులోచితమైనటువంటిది అంటే ఇక్ష్వాకు వంశమునకు తగినటువంటి ధర్మాన్ని ఆయన గౌరవిస్తూ ఉండేవాడు. అలాగే కీర్తి, ఆ కీర్తి చేత స్వర్గఫలము లభిస్తుంది అని తాను అలా చేసేవాడు. ఇక వ్యాఖ్యానం చూద్దాం. కులోచితమతి ఇక్ష్వాకు వంశ ఉచిత దయా దాక్షిణ్య శరణాగత సంరక్షణాది ధర్మైక ప్రవణ బుద్ధి. కులోచితమతి అని అంటే ఇక్ష్వాకు వంశము, వారి వంశము ఆ కులము, దానికి తగినటువంటి అంతకు ముందు నుంచి రఘుమహారాజు మొదలైన వారు ఇక్ష్వాకు మొదలుకొని అప్పటి వరకు ఉన్నటువంటి రాజులు చూపించినటువంటి దయ, దాక్షిణ్యము, శరణాగత రక్షణ, ఇటువంటి ధర్మములు అన్నీ కూడా ఆయన ప్రవణ బుద్ధి అంటే దాని యందు అంకితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. స్వం క్షాత్రం ధర్మం దుష్ట నిగ్రహపూర్వకం ప్రజాపరిపాలన రూపం బహుమన్యతే గౌరవేణ జానాతి. ఇక స్వధర్మము అంటే క్షాత్రధర్మము, దుష్టులను నిగ్రహించటము, శిష్టులను రక్షించటము, ఇది క్షత్రియుని యొక్క ధర్మము. దీనిని గౌరవంతో తెలుసుకునేవాడు. శ్రేయాన్ స్వధర్మ ఇది శ్రవణాత్. శ్రేయాన్ స్వధర్మ పరధర్మో భయావహ అని గీత చెప్తూ ఉన్నది. అయితే గీత ఎప్పుడు చెప్పింది అంటే ఆ గీత ఎప్పుడూ చెప్పింది, ఏనాడో ఈనాటిదేం కాదు అది. అంటే శ్రీకృష్ణస్వామి అర్జునునికి ఒకనొక సమయంలో చెప్పారు, అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటిదే అది. అది ఇటువంటివన్నీ పెద్దలు చెప్పుకుంటూ ఉంటే విన్నందువలన పరత్వ ఆపాదక ధర్మేభ్యోపి జనిత్వ ఆర్జితం క్షత్రధర్మం గౌరవేణ పశ్యతి ఇది అర్థ. అంటే స్వధర్మము అన్నప్పుడు తమకి ఏర్పాటు అయి ఉన్నటువంటిది, అంతకుముందే లోకంలో కొన్ని కొన్ని మార్గాలు ఉన్నవి కనుక వాటిని అనుసరిస్తూ ఉండేవాడు ఆయన. ఆయనకి ఈ ధర్మము ఇష్టమైనటువంటిది కూడా కనుక అటువంటి ధర్మాన్ని ఆయన గౌరవించేవాడు. అలా గౌరవించటానికి హేతు ఏమిటి అని అంటే దాన్ని క్షత్రధర్మాత్, ఈ క్షత్రధర్మము వలన పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం భవతి ఇది మన్యతే. చాలా గొప్ప కీర్తి కలుగుతుంది. అంటే దీనులను రక్షించడంలో, శరణాగతులను రక్షించడంలో గొప్ప కీర్తి కలుగుతుంది, దాని ద్వారా స్వర్గఫలము కలుగుతుంది. కనుక స్వవర్ణ స్వాశ్రమ ఉచిత ధర్మ కీర్తి ద్వారా స్వర్గ సాధనమితి జ్ఞాత్వా క్షత్రధర్మం విశిష్య అనుతిష్ఠతి ఇది అర్థ. స్వవర్ణమునకు తన ఆశ్రమమునకు ఉచితమైనటువంటి ధర్మములు అంటే పనులు చేసినట్లయితే దాని ద్వారా కీర్తి లభిస్తుంది. స్వర్గము అని అంటే మోక్షము అని అర్థం. ఇక్కడ రామాయణ కాలంలో స్వర్గమని చెబితే దానికి మోక్షమనే, అంటే సుఖము అది అక్షయ సుఖము అని. అందుకని తన యొక్క క్షత్రధర్మాన్ని ఆయన అనుష్ఠించేవాడు. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదేమిటండి వర్ణాశ్రమ ధర్మాలు అని అంటూ ఒక నియమముతో ఇలాగే వాళ్ళు ఇవే చేయాలా అని. అంటే వర్ణ ఆశ్రమ ధర్మములను మనము పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. అప్పుడు మాత్రము మనం ఏం చేస్తున్నాం, మనకి ఈ వర్ణములు ఆశ్రమములు అని అంటే ఎవరికి ఎవరికి అలవాటైనటువంటివి, ఆ ఇంట్లో ఉన్నటువంటివి, పెద్దలు చేసేటటువంటివి, పూర్వం చేసేవాళ్ళు అంత బ్రతుకు తెరువు అప్పుడు ఇలా చదువులు కానీ ఇలాంటి ఉద్యోగాలు కానీ ఏమీ లేని కాలం అది. బ్రతకాలి అని అంటే ముందు తండ్రి చేసేటటువంటి పని బిడ్డలు కూడా చేసినట్లయితే చాలా సులువుగా దాని యందు వారు ఫలితాన్ని సాధించేవారు, బ్రతకటానికి హాయిగా ఉండేది. అయితే ఇప్పుడు కూడా వర్ణములకు ఆశ్రమములకు తగినటువంటి ధర్మములు, అంటే వారి వారికి ఏది ఏది ఆ మనస్సునకు ఇష్టమవుతూ ఉంటుందో, ఉదాహరణకి ఒక ఇంటర్మీడియట్ దగ్గర చూస్తే మనము వారికి ఇష్టమైనటువంటి గ్రూపులను తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడేమి నియమాలు లేవు కదా. ఈ కాలంలో విద్యలు ఇవి, పూర్వకాలంలో విద్యలు అవి, వాటిని ఇప్పుడు ఎటువంటి లాభాలు ఉండవు వాటి ద్వారా. ఆ కాలానికి అవి అయిపోయినాయి, కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఆ విద్యల ద్వారా ఇప్పుడు పొందే ఫలాలంటూ ఏమీ కనిపించవు. అది ఒక భ్రాంతి లోకానికి, అదేదో గొప్పది అని అనుకుంటూ ఉంటారు. అది ఒక భ్రాంతి మాత్రమే తప్ప అది యథార్థమైనటువంటి ఫలితాలు నియ్యలేదు. కనుక ఇప్పటికీ కూడా వారి వారికి తగినటువంటిది, వర్ణము అన్నప్పుడు వారు ఆ మనస్సుకి ఇష్టమైనటువంటిది, వారికి అర్థమయ్యేది ఏదైతే దానినే చదువుకోవటం. విద్యలకు పనులు కూడా అంతే. ఇప్పుడు ఎవరు చేసే పనులని ఎవరు కాదంటున్నారు, ఎవరు ఏది చేయాలో అది చేసుకోవచ్చు. అలాగే ఆశ్రమం అంటే వారి ఉద్యోగ ధర్మాలు, ఎవరెవరు ఏ ఏ ఉద్యోగంలో ఉంటూ ఉన్నారో వాటిని నిర్వర్తించాలి కదా. ఉపాధ్యాయుడు పాఠాలే చెప్పాలి, ఇంజనీరు ఆనకట్టలు కట్టించాలి, డాక్టరు వైద్యము చేయాలి, ఇలాంటివే కదా మరి ఈనాటికైనా ఉన్నటువంటిది. ఇవే ఆశ్రమ ధర్మాలు అని అంటే. కనుక దీని ద్వారా ఇప్పటికీ కూడా వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు అన్నప్పుడు వాటి యొక్క న్యాయములను తెలుసుకోవాలి. అంతేగాని గుడ్డిగా అనుసరించి అవి మాత్రమే అనుకుని అనుకోవటం ఉన్నదే అది చాలా తెలియనితనమే అవుతుంది. దీన్ని అతి సూక్ష్మంగా ఆలోచించినట్లయితే ఎవరికి ఏది ఇష్టమో అనిపించిందో దానిని చేసి దాని అందే సిద్ధిని పొందుతారు. అదే స్వధర్మము అని కూడా అంటారు. దీనిని ఇలా తెలుసుకోకపోతే పొందేది నష్టమే తప్ప ఏ విధమైన ఫలితము ఉండదు. కనుక అలా ఆనాటికి అది ఆ విద్యలు అవి ఉన్నవి, వాటిని ఆయన అనుసరించి చేస్తూ ఉండేవాడు. అలాగే భగవంతుడిని సేవించటము అనేది మరొక పద్ధతి ఉంది. ఇది కేవలము శరీరమును పోషించటానికి, ఉద్యోగాలు కానీ ఈ వ్యవహారాలు కానీ బ్రతుకు తెరువు కోసమే. కానీ ఆత్మ అనేటటువంటిది సిద్ధి పొందాలి అనంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలి అనంటే, దానికి స్వధర్మము ఏమిటి అనంటే, మనకిది భాగవతము 11వ స్కంధంలో చెబుతారు. సంస్కృతంలోనే ఉంటుంది, తెలుగులోకి అన్ని అనువాదం కాలేదు సంస్కృతంలోవి. అక్కడ ఏం చెప్పారు అనంటే, స్వధర్మము అనంటే ఇక్కడ శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, దాస్యము, వందనము, సఖ్యము, ఆత్మనివేదనము అనేటటువంటి 9 విధాల భక్తి మార్గములలో ఆ పరమాత్మను సంబంధించినటువంటి వాటిల్లో నీకు ఏది ఇష్టమైతే అది స్వధర్మము అని చెబుతారు. అక్కడ ఉన్నది అలా. కనుక పరమాత్మని చేరటానికి అందరికీ అధికారం ఉన్నది. ఇది ఇక్కడ ఎవరూ కూడా కాదనటానికి వీల్లేదు. ఎందుకంటే మనకు తెలిసి పూర్వం మరి వర్ణధర్మాలు ఆశ్రమ ధర్మాలు శాసించినటువంటి రాజులు ఉన్నారు, దాన్ని తప్పుకుంటే ఊరుకునేవారు కాదు. ఇప్పటికైనా అంతే కదా, ఉద్యోగ ధర్మాన్ని మానేస్తే ఊరుకుంటారా? అది వదిలిపెట్టి మరొకటి చేస్తే ఊరుకోరు కదా. ప్రభుత్వమే ఊరుకోదు, వాడిని సస్పెండ్ చేస్తామో ఊస్టింగో ఏదో ఇలా ఉంటాయి. మనము జనక చక్రవర్తిని చూస్తే అలాగే ఉండేది. ఆయన కాలంలో ధర్మవ్యాధుడు ఉన్నాడు, ఆయన బ్రాహ్మణులకే ధర్మాలు చెప్పాడు. మరి ఎలా తెలిసిందండి? ఆయన ఎక్కడ చదువుకోలేదు, ఆయనకి సహజ సిద్ధమైనటువంటి ఆత్మశక్తి అది బయటికి వచ్చింది. ఆయన ధర్మాలన్నీ చెప్పాడు. అయితే ఆయన పని మరలా మాంసం అమ్ముకోవటమే. అప్పుడు చెబుతాడు ఆయన కౌశికునితో, మరి ఇంత ధర్మాలు తెలిసి ఇదెందుకయ్యానంటే, వర్ణధర్మాలు పాటించకపోతే మా రాజుగారు ఊరుకోడు అని చెప్పాడు. మరి వర్ణధర్మాలు పాటించకపోతే ఊరుకొని రాజు, మరి నువ్వు ఇలా ధర్మబోధ చేస్తూ ఉన్నావేమిటని అన్నాడా? అనలేదు. ఎందుకనంటే అది ఆత్మధర్మం. ఆత్మధర్మము అనేది కాదనటానికి ఎవ్వరూ అనరు. కనుక పరమాత్మ విషయంలో మనము చేరుకోవటానికి చేసే ఏది ఇష్టమైతే ఆ పని చేసుకోవాలి, అది స్వధర్మము అనేటటువంటి మాటకి అన్వయాన్ని చెప్పి చాలామంది ఇది కూడా చెప్పారు. రెండూ కావాలి లోకాన్ని సాధించటానికి. ఈ కాలంలో ఉన్నటువంటివి ఏ కాలానికి తగినటువంటివి, ఆ కాలానికే. అవి మనము చూసుకోవాలి. అసలు భాగవతం పంచమ స్కంధాన్ని చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటివి, మన భూమి మీద ఉన్నవే లోకాలన్నీ 14 లోకాలు ఈ భూమి మీదే ఉన్నాయి, ఈ ఖండములలో ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నటువంటి వర్ణములు, ఆయా జాతులలో ఉన్నటువంటి వర్ణములను వివరించి చెప్తారు ఆయన భాగవతం 5వ స్కంధం. ఇలా అన్నీ ఉన్నవి, కానీ వీటిని సరైన రీతిలో చెప్పేవాళ్ళు లేరు, తెలుసుకునేవాళ్ళు లేరు, చెబితే వినేవాళ్ళు కూడా లేరు. కాలం మారిపోయి ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు ఎవరికి తోచినది అదే ధర్మము అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది కాలము. కనుక యథార్థ విషయం కావాలి అనుకునేటటువంటి వారు మాత్రం ఇది చక్కగా తెలుసుకోవాలి. ఇది ముముక్షువునకు ప్రథమ కర్తవ్యం. మోక్షాన్ని కోరాడు అని అంటే అతడు వీటిని తెలుసుకుని తీరాలి. తాను బ్రతకటానికి ధర్మ మార్గాన్ని అనుసరించాలి. అది తను ఏ పని చేసినా తనకి నష్టం కలగకూడదు, ఇతరులకు నష్టాన్ని కల్పించకూడదు, అదే ధర్మము. అలాగే లోకంలో బ్రతకటానికి చేసుకొని ఆ తరువాత పరలోక ప్రయత్నము, ఇలా పరమాత్మను గురించి తన ఆత్మకి మనస్సుకి ఏది ఇష్టమై ఉంటే వాటిని చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే దీన్ని ఒక సుభాషిత రత్నకారుడు ఒక ఆయన చెప్పాడు, యా లోకద్వయ సాధని తనుభృతాం సా చాతురి చాతురి అన్నాడు. రెండు లోకాలని సాధించాలి. ఇది కేవలము పరలోకాన్ని నమ్ముకొని ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చెడగొట్టుకోకూడదు. ఈ లోకాన్ని కూడా ఆచరించి ధర్మాలని దీనిని సాధించాలి. అలాగే దీనిని మాత్రమే చేసుకుంటూ పరలోకం లేదు, పాడు లేదు అని అంటూ ఇక్కడ న్యాయంగా ధర్మంగా బ్రతికితే చాలు అంటారు కొందరు. అది సరైనటువంటి పద్ధతి కాదు. రెండింటినీ కూడా సాధించాలి. అదే ఆ చాతుర్యమే చాతుర్యము అంటాడు ఒక ఆయన. ఈ విషయం చెప్పటం కోసమే ఇంకా 3 విషయాలు కూడా చెబుతాడు ఆయన ఒక శ్లోకము మరి పూర్తి కావటానికి. ఎలాగునంటే ఆయన చెప్పినటువంటిది, యా రాక శశి శోభన గత ఘన సా యామిని యామిని. రాక 16 కళలతో కూడినటువంటి చంద్రుడు ఉన్నటువంటి వెన్నెలతో కూడిన ఆ రాత్రి, అదిగో ఆ రాత్రి రాత్రి అంటాడు. సా యామిని యామిని అంటే ఆ రాత్రి రాత్రి అని అంటే అటువంటి రాత్రిలో వెన్నెల 16 కళలతో ఉన్నప్పుడు. రాక అంటే 16 కళలు, 16 కళలతో ఉన్నటువంటి పూర్ణిమ చంద్రుడు. మరి అదే కదా ఆనందము ఆహ్లాదము కల్పించేది. ప్రకృతి సిద్ధమైనటువంటి వీటిని మనము ఆస్వాదించగలిగితే, ఇవి ఆస్వాదించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే కలుషితం కూడా చేసేసాం, అంతటిని భూమిని కలుషితం చేశాం, గాలి కలుషితం చేశాం, నీరు కలుషితం చేశాం. మరి అలా చేసిన మనము ఇంకా బయటకు ఎక్కడ రాగలుగుతాము? ఏసీల్లో మగ్గిపోతూ ఉంటాం. తలుపులు మొత్తం వేసుకొని, తాళాలు కిటికీలు తలుపులతో సహా వేసుకొని, లైట్లు ఏసీలు ఇలా మగ్గిపోతూ ఉన్నాం. ఇప్పుడు మరి కరోనా వచ్చేసి అదిగో అది చాలా ప్రమాదం అని సూచిస్తూ ఉన్నది. కనుక సహజమైనటువంటి దానిని అనుభవించటము నేర్చుకుంటే ఎంతో సుఖంగా ఉంటాడు మానవుడు. ఇక యా సౌందర్య గుణాన్విత పతిరత సా కామిని కామిని అన్నాడు. సౌందర్యములు గుణములు కలిగినటువంటి స్త్రీ భర్తకి అనురక్తయ్య ఉన్నట్లయితే అదిగో ఆ స్త్రీయే స్త్రీ అంటారు. భర్త కూడా అంతే, పురుషుడైనా అంతే, ఒక స్త్రీకి అనురక్తుడై ఉన్నటువంటి వాడే గొప్పవాడు అని చెబుతూ ఉన్నారు. అలాగే యా గోవింద కథా మరంద భరిత సా మాధురి మాధురి. అసలు మాధుర్యం అంటే ఏమిటండి? మధుర పదార్థం అంటారు, మాధుర్యము అంటారు. ఏమిటి అని అంటే గోవిందుని యొక్క కథల యొక్క రసము, ఆ మరందము, ఆ అమృతముతో కూడినటువంటి ఆ కథలు, అదిగో అదే మాధుర్యం అంటే ఈ ప్రపంచంలో లేదు అని చెప్పారు. గోవిందుని కథలు అంత మధురమైనటువంటివి అని, అందుకోసమై ఈ మిగిలిన 3 కలుపుకున్నాడు ఒక సుభాషితకారుడు. అసలు గోవింద కథలు గొప్పయని చెప్పాలి అని. అలాగే ప్రతి విషయము ఆయన చెప్పినటువంటి 4 కూడా గొప్ప విషయాలు, అలా సుభాషితాలు అంటూ చెప్పారు కొందరు పెద్దలు చెప్పారు. అలాగే లోకము 2 లోకములను సాధించాలి అని అంటే వర్ణ ఆశ్రమ ధర్మములు. వర్ణములు అని అంటే నీకు తగినటువంటి విద్యని నేర్చుకోవటం, అదే వర్ణము అన్నప్పుడు ఈ లోకంలో బ్రతకటానికి. ఇక ఆశ్రమము అంటే నీవు చేసే ఉద్యోగం, ఆ తర్వాత అదే కదా మరి. ఆ ఆశ్రమం అంటే నీ ఉద్యోగం. దీనిని సక్రమంగా నువ్వు చేసుకోగలిగితే ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతుకుతావు. ఇక పరమాత్మ విషయంలో నీకు ఏది ఇష్టమైతే దానిని చేసుకుంటే అక్కడ ఆత్మసిద్ధిని పొందుతావు, రెండు లోకములను సాధించగలుగుతావు. అది మనం గ్రహించాలి. ఇక రెండవ తర్వాత శ్లోకం, రెండవ అంటే ఈ రోజులో రెండవది. ఆయన కూడా అలా దయా దాక్షిణ్యము శరణాగత రక్షణ మొదలైనటువంటి క్షాత్రధర్మములు ఇక్ష్వాకు కులమునకు తగిన రీతిలో ఆయన ఆచరిస్తూ వాటిని గౌరవించి వాటి ద్వారా కీర్తిని పొంది ఆ ద్వారా మోక్షాన్ని పొందటానికై ఆయన దీన్ని గౌరవిస్తాడు, ఇలా తెలుసుకున్నాడు రాముడు అని చెబుతూ ఉన్నారు. మన్యతే ఆయన అలా తలంచుతూ ఉన్నాడు అంటున్నారు. అంటే రాముడు అలా తెలుసుకున్నాడు, మానవుడుగానే ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. నా శ్రేయస్సురతో విద్వాన్ న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతిర్యథా. ఇక ఆయన శ్రేయస్సు మేలు కలిగినటువంటి విషయములను గురించి అసలు ఆలోచించేవాడే కాదు, తెలుసుకునేవాడు కాదు. నా విరుద్ధ కథారుచి, ఆ విరుద్ధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి సంగతులు సందర్భాలు ఆ కథలు కాకరగాయలు వాటి జోలికి అసలు పోయేవాడు కాదు, ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఇక ఉత్తరోత్తరయుక్తౌ చ వక్త వాచస్పతి, ఈ మాట్లాడేటప్పుడు లౌకిక విషయాలు వైదిక విషయాలలో కూడా ఆయన ఇతరులకు చెప్పినా ఇతరులు చెప్పేది విన్నా కూడా ఉత్తరోత్తరం అంటే తను మాట్లాడే ఒక మొదటి మాటను మరల దాన్ని పోషిస్తూ దానినే మాట్లాడుతూ దాని మీదే ఇంకా ముందు ముందు అలా ఇంకా కూడా దాన్ని ప్రతిపాదన చేసేవాడు ఒక అంశమును. అలాంటి విషయంలో వాచస్పతిలాగా అంటే ఈ వాక్కులకు అధిపతిలాగా బృహస్పతి అంటారు వాచస్పతి, అలాగే బ్రహ్మను కూడా అంటారు. వాక్కు అని అంటే సరస్వతి అని, దానికి అధిపతి బ్రహ్మ అని కూడా అంటారు. అదిగో అటువంటి వాడు రాముడు అని చెప్పారు. సరే అది మనం వ్యాఖ్యానంలో చూద్దాం. అశ్రేయసి అంటే నిష్ఫలే కర్మణి న రథః న సక్తః, నిష్ఫలమైన పనులు ఫలితం లేనటువంటి చెడ్డ పనులు చెత్త పనులు ఏవీ చేసేవాడు కాదు రాముడు. దాని అందు అసలు ఆయనకి ఇష్టమే ఉండేది కాదు. కాదాచిత్కలీలా కర్మ న దుశ్యతీతి భావ, అయితే ఏదైనా విలాసంగా ఆటలాడుకోవటం కానీ వీటి వలన ఏమిటనంటే ఇలాంటివి కూడా ఉన్నాయి కదా అని అంటే ఇటువంటి వాటిని కాదనేవాడు కాదు, వాటిని నిందించేవాడు కూడా కాదు. అంటే వాటి ద్వారా ఒక ఫలితాలు ఏమొస్తాయనంటే ఆటల ద్వారా విలాసముల ద్వారా కూడా ఫలితములు కొంచెం ఫలితములు కలుగుతూ ఉంటాయి, శరీర ఆరోగ్యం కలుగుతూ ఉంటుంది. అటువంటివి చేస్తూ ఉండేవాడు జ్యోతాదిషు నసక్త ఇత్యర్థ, జోదము మొదలైనటువంటి ఈ పనులు జోదము మొదలైన ఆటలు మోసమే కదా, జోదమంతా మోసమే. అలా అటువంటి వాటిల్లో మాత్రం ఆయన ఇష్టపడేవాడు కాదు రాముడు అంటూ ఉన్నారు. తత్ర హేతు ఎందువలన అంటే విద్వాన్, ఆయన విద్వాంసుడు అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు కనుక అటువంటి పనులు చేసేవాడు కాదు రాముడు. నా విరుద్ధ కథారుచి అని అంటే విరుద్ధ కథలు అని అంటే ధర్మ విరుద్ధమైనటువంటి గ్రామ్య ఆలాపాదిషు రుచిరహిత. గ్రామ్య ఆలాపములు అంటే గ్రామ్య సంబంధముగా చాలామంది చెత్త చెత్త కబుర్లు కథలు చెప్పుకుంటూ ఉంటారు. అన్నీ కల్పితాలే మొత్తం, అన్నీ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్కడు అసలు కూర్చుని చెబుతూ ఉంటే ఎన్ని కల్పితాలు బుట్టలు అల్లేస్తూ ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. అలా కేవలము వీటిల్లోనే కాదండి, ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చి బుట్టలు అల్లేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏ పుస్తకాలు చదవరు, చదవలేరు కూడా అసలు. సంస్కృత పరిజ్ఞానము ఉండదు, లేదు పని తెలుగులో కూడా భాషా పరిజ్ఞానము ఉండదు, భావశుద్ధి ఉండదు. ఊరికే బుట్టలు అల్లేసి కథలు చెప్పేసి ఒక కథ చెప్పడానికి మొదలుపెట్టి ఇక ఇంకొక కథలోకి వెళ్ళిపోయి దీనికంటే అది గొప్పది దానికంటే అది గొప్పది అని పిచ్చెక్కించేటట్టు చేసేసి చిట్ట చివరికి తీసుకొచ్చి ఒక కులం దగ్గర కులమే గొప్పదని దాని దగ్గర వదిలిపెడుతూ ఉంటారు. మహాత్ములు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాటిల్లో రాముడికి ఏమాత్రము కూడా ఇష్టము ఉండేది కాదు. అంటే మనము కూడా అలాగే ఉండాలి అని అర్థం. రాముడు ఎలా ఉన్నాడంటే మనము ఉండాలి అని. అలా విరుద్ధ కథలను ఎట్టి పరిస్థితులలోనూ కూడా అంగీకరించకూడదు, చెవి ఒగ్గి వినకూడదు. ఇక ఉత్తరోత్తరయుక్తౌ లౌకిక వైదిక విషయ ఉత్తరోత్తరయుక్తి కక్ష్యాయాం, అంటే లౌకిక విషయాలు కానీ వైదిక విషయాలు కానీ చెప్పేటటువంటి వాటిని ప్రతిపాదన చేయటంలో ఏది ధర్మము ఏది అధర్మము అంటూ ఆరంభించి చెప్పటానికి పూనుకున్నప్పుడు ఆయా విషయములలో వాచస్పతిలాగా యథా బృహస్పతి వలె ఆయన ప్రతిపాదన అలా ఉండేది. వక్త అప్రతిహత వాగ్వ్యవహార, ఏ విధమైనటువంటి తాను చెప్పిన మాటని తానే కాదనేవాడు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ముందు వాళ్ళు చెప్పింది మర్చిపోతారు, ఆ చెప్పింది మర్చిపోయి తాము చెప్పిన మాట తామే కాదనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఉపన్యాసకులు, చాలా గొప్పవాళ్ళు కూడా వాళ్ళు. అదిగో అటువంటి వ్యవహారము వాగ్వ్యవహారము రాముడు చేసేవాడు కాదు. చాలా గొప్ప విషయములను ప్రతిపాదన చేయడంలో అలా ఉండేది రాముని యొక్క వాగ్వ్యవహారము, మాటల తీరు అంత అద్భుతమైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు రాముడు. కనుక ఏ కొంచెమైనా మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ రెండు శ్లోకముల్లో తన ధర్మమునను విడిచిపెట్టేవాడు కాదు, అలాగే మోసపూరితమైన జోదములు మొదలైనటువంటివి, జోదములు ఒకటి లాటరీలు ఒకటి, లాటరీలు ఇప్పుడు వచ్చినాయి కదా, ఇవి కూడా మోసపూరితములే. ఎందుకని అంటే అక్కడ అదృష్టము లేదు, ఆవకాయ లేదు, అది ఎవరినో ఒకటికే వస్తుందని తెలుసు అందరికీ. కొన్ని ఒక 100 మంది కట్టినా లేక ఇంకా ఏదో చేసినా కానీ ఆశ నాకే రావాలి అని దురాశ అన్నమాట. ఇదిగో ఇటువంటి వాటిల్లోకి పోయేవాడు కాదు, మనము పోకూడదు, అంతా పోగు చేసి ఎవడికో ఒకడికి ఇటమే. అదిగో అలాంటి వాటిల్లో మానుకోవాలి అని, అలాగే ధర్మ విరుద్ధమైనటువంటి విషయములను మానుకోవాలి అని ఇలాంటివి చక్కగా చెప్పాడు ఆయన. ధర్మాన్ని ఆచరిస్తూ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఈ లోకాన్ని సాధించాలి, పరలోకాన్ని సాధించాలి అని మనం తెలుసుకోవాలి. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.